291 హ్రీంకార సుక్తికాముక్తామణి సం భా హ్రీంకార సుక్తికాముక్తామణి హ్రీంకార ఏవ సుక్తికా నీలపృష్ఠ త్రికోణాత్మకాకార తస్యాః ముక్తి కేవ ముక్తాఫలమివ అభివ్యజ్యమానా యథా స్వాతి మహా నక్షత్రే సర్వదేశేషు మేఘ సంఘాత్ పతజ్జలబిందుః సుక్తి కాంతః పతితః సముద్రదేశ విశేషే ముక్తాకారేణ పరిణమతే తథా సత్వరజస్తమోగుణాత్మక హ్రీంబిజావచ్చేదేన మనోహర వాచామగోచర సుందరతర పరదేవతామూర్త్యా సర్వగతమపి చైతన్యం విశిష్య అభివ్యజ్యతే తథా చ మౌక్తికార్థినాం సుక్త్యుపాదానవత్ పరదేవతా సాక్షాత్కారే సునాం హ్రీంకారోపాదానమావశ్యకమితి భావః ఓం హ్రీంకార సుక్తికాముక్తామణయే నమః అమృత్వీగ్ హ్రీంకారమే సుక్తిక ముత్యపుచిప్ప ముత్యపుచిప్ప యొక్క వెనుక భాగము నల్లగా ముక్కోణములతో నుండును ఆ సుక్తికేందలి ముక్తాఫలము వలె పరమేశ్వరి అభివ్యక్తయ్యుండును స్వాతికాత్తెలో అన్ని దేశములేందు మేఘసమూహము వలన వర్షించిన బిందువులు ముత్తపుచిప్పలో పడి సాగరములో ముత్యము యొక్క యాకారముగా పరిణామమొందును చైతన్యము సర్వగతమైనను సత్వరజస్తమోగుణాత్మికము హ్రీంబీజావచ్ఛిన్నము మనోహరము వాచామగోచరము అత్యంత సుందరమునైన పరమేశ్వరీ రూపముతో విశేషముగా అభివ్యక్తమగును ముత్యములను గోరువారు ముత్తెపు చిప్పను సాధనముగా గ్రహింతురు సుక్తికా గ్రహణము వలననే ముక్తాఫలములు లభించును ఆరితిగా పరదేవతా సాక్షాత్కారమునభిలషించువారికి హ్రీంకార గ్రహణము హ్రీంకార జపము ఆనస్యక మనిభావము కావున పరదేవత హ్రీంకార సుక్తి కాముక్తామణ హయ్యనుచు భక్తుల చేత అర్చింపబడుచుడును విసే హ్రీంబీజము నందలి హకార రేఫా ఈకారములు సత్వరజస్తమోగుణములకు ప్రతీకలనియు వాణి వణములు రంగులు శ్వేత లోహిత నీలవనములనియు సంప్రదాయము కావుననే హ్రీంకారము సుక్తికతో పోల్చబడినది ఏలన సుక్తి సాపృష్టభాగము మూడు కొనలు శంకర 12533 418 శంకర గ్రంథరత్నావళి తేలియుండును ఆ మూడు కోణములు సత్వరజస్తమో గుణములకు ప్రతీకలుగా మహర్షులు దర్శించియున్నారు సుప్తికేందు గన్పట్టు వణములు గూడ సత్వ రజస్తమో గుణములకు ప్రతీకలై భాసించును సుక్తిక ఇదు పడిన జలబిందువు ఘనీభవించి ముత్తెము అయినట్లు సచ్చిదానంద స్వరూపమైన చైతన్యము హ్రీంరూపమైన యుపాధిని పొంది ఘనీభూతమై పరదేవతామూర్తిగా అభివ్యక్తమగును కావున సచ్చిదానందరూప ముక్తాఫలమును మోక్షఫలమును అభిలషించువారులకు హ్రీంబిజోపాసనము ఆవశ్యము ఉపాధేయమనిభావము